110 హంసవాహన సం ధా హంసవాహన హంతి గచ్చతీతి హంసః సూర్యః ప్రాణౌ వా వాహనవత్ ఆధారభూత ప్రతీకమిత్యర్థః అభివ్యక్తి స్థానమితి దూడత్ స యశ్చయం పురుషే యశ్చ స వాదిఖ్యే సైకః ఇతి శ్రుతేః అథవా హంసవాహన బ్రాహ్మీరూపేత్యర్థః త్వరః ఓం హంసవాహనాయే నమః ఆం వి గమనము చేనది కొన హంస సూర్యుడు ప్రాణమని యర్థము వాహనము వలె ఆధారభూతమైన ప్రతీకయ్యని భానము అభివ్యక్తి స్థానమని తాత్పర్యమసయశ్చయం పురుషే ఈ పురుషునియందు ఏ తేజస్సు కనబడుచున్నదో ఆకాశమున సూర్యమండలమందు ఏ తేజస్సు కనబడుచున్నదో ఆ రెండు తేజస్సులు భిన్నముగావు ఏకమే యని శృతి చెప్పుచున్నది యని భావము అథవా హంసవాహన బ్రాహ్మిశక్తియేన సరస్వతి శంకర 12-25 వరకు 194 శంకర గ్రంథరత్నావళి.